అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనమ్ములో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవత సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని గుణగణాలు నారద మహర్షి ధర్మరాజునకు చెబుతూ ఉన్నాడు అని, శుక మహర్షి పరీక్షన్ మహారాజునకు చెబుతూ ఉన్నాడు అని, సూత మహర్షి శౌనకాది ఋషులకు చెబుతూ ఉన్నాడు. ఇది క్రమము ఎప్పుడైనా సరే. సరే, ఇక్కడ ప్రహ్లాద చరిత్ర వరకు, మరలు ఎప్పుడైనా కాదు, ఈ చరిత్ర వరకు నారద మహర్షి ధర్మరాజునకు చెప్పడం జరిగింది. అలా ఎవరైనా చెబుతూ ఉంటే అలా వస్తూ ఉంటుంది, అది వేరే. ఇది మాత్రం ఇలా గుణాలు, ఆయన గుణాలని చెబుతూ, మరి అటువంటి వాటిని వర్ణించాలయ్యా, కవులై వృత్తాలు రాస్తూ దేవతలు కూడా పొగుడుతూ ఉన్నారు అన్నారు. ఎప్పుడు మరి అంటే, ఆయన పెద్దవాడైన తర్వాత అటువంటి మహాపురుషుడు లేడు అని చెబుతూ ఉంటారు, చిన్నప్పుడే చేరు కదా. కానీ చిన్నప్పటి గుణాలు మళ్ళీ చెబుతూ ఉన్నాడు ఆయన. ఇవి రెండు కలిపి అలా తెలుసుకుంటూ ఉండాలి. ఏం చేస్తూ ఉన్నాడు ఈ ప్రహ్లాదుడు అంటే, నిన్న చెప్పుకున్నాం, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ అంటూ, ఇక్కడ ఒకటి నిద్ర కూడా, నిద్రలో కూడా నారాయణ పాద పద్మయుగలి చింతామృత ఆస్వాద సంధానుడు అన్నారు. అంటే ఆ చింత మనస్సులో నిరంతరము కూడా నారాయణ నామస్మరణ, అది ఒక అమృతములాగా ఉన్నది ఆయనకి, మరిచిపోలేదు. మరి ఎలా జరుగుతుంది ఇదే నారాయణ నారాయణ అంటూ ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది? మరి కాకపోతే మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అని అంటే, ఈ కావ్యాలు అలాగే ఈ గ్రంథాలు కూడా పర్యాలోచన చేసి, అంత బాగా పూర్వం చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు అంతా, అసలు కవి అంటే ముందు చదువుకోవాలి ఛందస్సు అంతా తెలుసుకుని అలా వచ్చేవాళ్ళు. ఈ కాలంలో ఏమిటనంటే అసలు ఏమీ రాకపోతే వాడి అంత జ్ఞాని ఎవడూ లేడు, అలా చెప్పేస్తూ ఉంటే వినేస్తూ ఉంటారు జనాలు. సరే, అదంతా సామాన్య జనానీకానికి అలా వదిలేసేద్దాం, ఏం దాని గురించి ఏమీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. కావాలి అనుకునేవారికి, తెలుసుకోవాలి అనుకునేవారికి ఇట్లాంటి విషయాలు, మరి అతి రహస్యమైనటువంటివి ఇవన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ముందుకు సాగుదాం. ఎలాగూ అని అంటే, నిద్రలో మనకి జరిగేటటువంటిది ఉచ్ఛ్వాసము నిశ్వాసము, అంటే గాలి పీల్చడము వదలటము జరుగుతూనే ఉంటుంది. ఇది మనకి నిరంతర ప్రక్రియే. అది ఎప్పుడు మొదలవుతుందో, ఎలా మొదలవుతుందో, మరి గర్భంలో ఎప్పుడు మొదలైందో తెలియదు కదా మనకి, మరి బయటకు వచ్చిన తర్వాత మొదలైందో తెలియదు. కానీ ఇది ఇతడికి అది ఆగిపోయిందని అంటే అయిపోయినట్టే ఇక అది. మరి అది ఎలా పోతుందో దాన్ని మహాప్రాణము అంటారు, దేవుడు అంటారు, ఆత్మ అంటారు, దాన్ని పరమాత్మ అంటారు, ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈనాటికి ఎవరికీ అర్థం కాదు. మరి సైంటిస్టులు వాళ్ళు ప్రయోగాలు చేసి కంటికి కనపడితేనే లేదా ఏ ఇంద్రియానికైనా అది దొరికితేనే అంటారు వాళ్ళు, మరి అలాంటి ప్రత్యక్షమా కాదు. వేదాంతులు ఏం చెబుతారంటే ఇటుకేటికి దొరకదండి, మరి ఇకెలా, ఎవడ అనుభవం వాడిదే, అందుకే దీన్ని విశ్వాసము అని చెప్పారు. నీకు వేదం చెబుతుందండి అంటారు. వేదం ఏమిటంటే అది కూడా నువ్వు నమ్మిన వ్యక్తి చెప్పినది, ఆ వ్యక్తిని నువ్వు నమ్మితేనే అది వేదం, లేకపోతే అది వేదము లేదు, ఏమీ లేదు, కాదన్నవాడిని ఏమీ చేయలేరు. కనుక ఒక్క విశ్వాసం మీద ఆధారపడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ విశ్వాసాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. గుడ్డిగా అంధవిశ్వాసం అంటారు, అంటే గుడ్డిగా పోవటం, ఈ అంధవిశ్వాసం పనికిరాదు. అనుభవంలోకి తెచ్చుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడే పరిపక్వమైనట్టు గుర్తు, అంతే తప్ప ఒకడు ఇచ్చేవాడు ఒకడు పుచ్చుకునేవాడు అంటూ ఏమీ లేదు. తెలియని దానిని తెలియజెబుతూ ఉంటారు, దాన్నే అజ్ఞాత జ్ఞాపనము అంటారు. అలా చెప్పిన వాళ్ళనే గురువులు అంటారు. ఎందరో ఉన్నారు, దారి చెప్పిన వాడు కూడా గురువే. కనుక మనం ఇంకా ఎక్కువ వెళ్లకుండా ఇక్కడ ఏమిటి అని అంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసముల సమయమునందు ఇక్కడ లోపల నాదము, మనకెక్కడ నాభిస్థానము నుండి ఇంకా ఈ అక్షరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటాయో దాన్ని శిక్ష అంటారు. అంటే తెలుసుకోవటం అన్నమాట, అక్షరాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. యకోహ విసర్జనీయానాం కంఠ ఇచు యశానాం తాలు రుటు రసానాం మూర్ధ లో తులసానాం దంత అంటూ పాణిని మహర్షి చెబుతాడు. ఇంకా అంతకు ముందు వారికి తెలుసు, ఆయన చెప్పాడు అలా పుస్తకాల్లో. కనుక ఆయా స్థానముల నుంచి వాయువు బయలుదేరి బయటికి, వాటికే మరలా పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని కూడా అంటుంటారు. పరావాక్కు అనేది అక్కడ ఆరంభమవుతూ ఉంటుంది. అది ఆరంభమై బయటికి ధ్వని రూపంలో ఎక్కడ వినపడుతుందని అంటే, మన కంఠమునందు ఉన్నటువంటి స్వరములు నరములో మరి ఏవి తగులుతుందో అక్కడ ఈ వాయువు తగిలి తాను చెప్పాలనుకునేటటువంటి భావాన్ని హృదయమునందే ఇక్కడే నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. బయటికి ఎలా వచ్చి వినపడుతూ ఉంటుంది అది విని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది అనుభవాలు. అందుకే తల్లి నుంచి వచ్చేటటువంటి భాషని మాతృభాష అనటము, ఇతరంగా నేర్చుకునే అన్ని పరభాషలు అయినా మంచిదే, అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఇలా జీవ సంవాదమైనటువంటి ఒకే ఒక్క భాష సంస్కృత భాష అని అంటారు. సరే, అది విశ్వాసమే. అంటే జీవ సంవేదన ఆత్మకి ఇది ఏ లోకంలో ఏ యుగములో ఏ భాష మాతృభాష అయినా వాడు పుట్టినటువంటిది దేంట్లోనైనా ఇది ఆత్మ సంవేద్యమైనటువంటిది అని అంటారు. అదే నాదము అంటారు, అదే ఓంకారం అంటారు. దాంట్లో అనేక విధాలుగా చెబుతారు. నమ్మని వారు నమ్మరు, వారిని గురించి ఎన్నిసార్లు చెప్పినా అంతే. మరి ఇప్పుడు సూర్యుని వద్ద నుండి కూడా ఓంకారం అనే నాదం వినపడుతుంది అని అంటే, సైంటిస్టులు అదేమీ కాదు వీళ్ళేదో చెప్తున్నారు అంటారు. ఓ అనేటటువంటిది ఒక ధ్వని వినిపిస్తూ ఉంటుంది, చెవులు మూసినా వినపడుతూ ఉంటుంది, సముద్ర తీరానికి వెళ్ళినా వినపడుతూ ఉంటుంది. ఇవన్నీ ఆ ఓంకార నాదములు అని అంటారు. ఇక ఇక్కడ ఈ నారాయణ శబ్దము ఈ తంత్రులను అంటే కంఠస్వరములో ఉన్నటువంటి వాటిని తాకి బయటికి వస్తూ ఉంటుంది. ఇటు నోరు మూసి ఉంటుంది కనుక ముక్కు నుంచి బయటకు వచ్చి ఇక్కడ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమంటే యోగులు సాధించారు. దీన్ని మనకి నారద మహర్షి మొట్టమొదట వచ్చేటప్పుడే ప్రథమ స్కంధంలోనే పోతన గారు చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఆనన సంభూత హరి గీతరవసుధా ధారల యోగీంద్ర తతులు దొప్ప తతులు చొక్క తన చేతి వల్లకి తంత్రీచయంబున సతత నారాయణ శబ్దమప్ప. తనకి వల్లకి ఉంది వీణ, వీణకి స్వరాలు ఉంటాయి కదా, దీనికి కూడా దాని ఏదో ఆ మెట్లు దానికి కూర్చుతము అంటారు. వాటిని గాలికే ఈయన మేటకుండా గాలికే నారాయణ నారాయణ నారాయణ అంటూ ఉంటుందట. తన చేతి వల్లకి తంత్రి అది సతతము నారాయణ అంటూనే ఉంటుంది. అలా ఏర్పాటు చేశాడు ఆయన. మరి ఈయన నోటితో నారాయణ అంటూనే ఉంటాడు. మరి ఎవరైనా ఎదురుపడి అయ్యా నమస్కారము అన్నప్పుడు మాట్లాడాలి అనుకునేటప్పుడు ఈయన మాట్లాడటము అక్కడ జరుగుతూ ఉన్నా ఇక్కడ దీని స్వరము నడుస్తూనే ఉంటుంది, ఆయనకి వినపడుతూనే ఉంటుంది. ఇది విద్య. ఈ విద్యని నారద మహర్షి ప్రహ్లాదుడికి ఇచ్చాడు. మరి అక్కడ చెప్పాడు కదా తన ఆశ్రమంలోనేగా ఉన్నది ఈ విద్య. ఇది ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి, అయితే వీటికి నకిలీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పేరుతో చెప్పి మోసాలు చేయటాలు చాలా ఉన్నాయి. ఏది నిజమా ఏది అబద్ధమా తెలుసుకోలేరు. అందుకనే అలాంటి వాటిని సాధించటము కష్టము. మనకి రేపు రాబోయేటటువంటి ఆ గజేంద్ర మోక్షంలో నీవే తప్ప ఇతఃపరం వెనుట తేలిక. సాధించిన వారందరూ సాధించారు. యోగేశ్వరులు అందరూ కూడా పరమాత్మ తత్వమును తెలుసుకున్నారు, దర్శించారు, ఇలా సాధించారు. ఎన్నో రకాలుగా మనకి ఇలా చెప్పారు ఇక్కడ. కనుక నిద్రలో కూడా నారాయణ స్మరణ నడుస్తూనే ఉంటుంది ప్రహ్లాదునకు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఇంకా ఎలా ఉంటున్నాడు ఈయన? వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్క చోట అశ్రాంతహరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒకచోట నిలిచి ఊరకుండు. ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నారు ఆయన. ఆ బాల ప్రహ్లాదుడు వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడు. ఆ వైకుంఠని స్మరిస్తూ ఉంటే ఇతర పనులు మర్చిపోతుంటాడు. పిలిచినా పలకడు, ఏ పనులు చేయటము కూడా తెలియదు. ఒక్కడు నేడుచును, ఆ చింతలో పడి ఏడుస్తూ ఉంటాడట. అటువంటే ఆనంద భాష్పాలు కారుస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు ఆయన. నేను ఇలా అయిపోయానే ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. ఇక అశ్రాంతము హరిభావన, మళ్ళీ ఈ చిత్తమే ఆ భావన వచ్చేసింది, మళ్ళీ అక్కడ కనపడింది అని ఒక గుణము, ఏ రజోగుణమో కొంచెము అలా ఈ శరీరము కదా తత్వము కదా అది కలిగింది అని అంటే ఎగిరి గంతులేస్తూ పాటలు పాడుతూ ఉంటాడట. నారాయణుడు మీద కీర్తనలు కట్టి పాడుతూ ఉంటాడు. ఏమి అవసరం, నారాయణ నారాయణ నారాయణ అంటూ ఉన్నా కూడా అది ఒక పాట అయిపోతుంది. విష్ణుడింతియ కాని వేరుండు లేదని, అంతా విష్ణువే, సర్వం విష్ణుమయమిది, ఇంకేమీ లేదు అని నవ్వుతూ ఉంటాడట. అలాగే నలినాక్షుడు అనేది ఒక నిధానం సుమా, మనం దాచినటువంటిది ఒక పెద్ద పాతర, అదే మనని కాపాడేది అని గంతులేస్తూ ఉంటాడట. మరి నిధిని చూసినాడు, చిందులేస్తాడు కదా డబ్బు, అలా చూస్తే మరి ఆనందమే కదా. అట్లా ఒక్కొక్క చోట నారాయణుడిని ఆ నామాలు పలుకుతూ ఉంటాడు, మరొక చోట శరీరమంతా కూడా పులకరించిపోయి కళ్ళు మూసుకొని ఆనందంతో ఉంటాడట. నిశ్చేష్టుడై ఏమీ ఉండదు అక్కడ, ఊరక నుండును. ఇదిగో ఇలాంటి స్థితులు మనకి కనిపిస్తే వారిని భాగవతులు అనాలి. నటిస్తే కాదు, నటిస్తారు కదా చాలామంది నటిస్తారు, అది అలా కాదు. హృదయము నుండి రావాలి, హృదయము ద్రవించాలి, అప్పుడు కానీ రాదు. అదిగో అటువంటి ఇలా ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం వైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున అఖర్వ నిర్వాణ భావంబు విస్తరింపుచు. పూర్వజన్మలో ఉన్నటువంటి భాగవతుల సంసర్గమటది. మరి వెంటనే ఎలా వచ్చింది అని అంటే పూర్వజన్మలో ఎన్ని జన్మలలో భాగవతుల సమాగమం జరిగిందో ఈయనకి, అలా వచ్చేసింది. నారద మహర్షి కూడా అంతే కదా, ఆయన కూడా అలా ఎన్ని జన్మలు గడిచినాయో ఆయనకి, ఇక దాసీపుత్రుడై పుట్టి అప్పుడు విజృంభించింది ఆయనకి ఈ యొక్క భక్తి. భాగవతులు మనకు ఆ ప్రథమ స్కంధంలోనే కనపడుతూ ఉంటుంది. చాతుర్మాస దీక్షకు వస్తే అక్కడ వారికి సేవ చేశాడు. వారల్ కృష్ణ చరిత్రములు పాడగా, వాళ్ళు కృష్ణ చరిత్రలు పాడుతూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు, గానం చేస్తూ ఉంటే వారితో పాటు ఈయన కూడా చేశాడు. మరి దాసీపుత్రుడు అదే స్థిరపడిపోయింది ఆయనకి, మహాభక్తుడయ్యాడు. పాంచరాత్రము అనేటటువంటిది జ్ఞానము అన్నమాట. రాత్రము అంటే జ్ఞానము, ఐదు విధాలుగా ఉంటుంది చెప్పాడు ఆయన. ఆయన శిష్యుడు కుబ్జ కొడుకు, పాంచరాత్ర ఆగమాన్నే రాశాడు ఆయన. అదిగో అలాంటి వారు అన్నమాట, అలా భాగవతులు, అదొక్కటి చాలు. అటువంటి నిర్వాణ భావం, ఆనందంతో ఉన్నాడు ఆయన. అప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబు కానీక నిజాయత్తంబు చేయుసు. అప్పటప్పటికి అనంటే మధ్య మధ్యలో మరి పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ఆటలోకి తీసిపోతారు. ఏదో అప్పుడు ఇప్పుడు కూడా నువ్వేం చేస్తుంటావు, లేకపోతే ఏం తింటుంటావు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకు, మళ్ళీ వేరే దారి పోవటమే కదా ఇదంతా. ఎవరి పనులు వారు చేయరా, ఏం చేస్తారు, ఎవరైనా ఆదమరిసి నిద్రపోతారు. మరి అదే కదా ఆదా అని అంటే అక్కడ ఉన్నటువంటి తన యొక్క స్థితి, ఈ ప్రకృతి ప్రపంచాన్ని మర్చిపోతారు. పరమాత్మ నిద్రపోయినప్పుడు పరమాత్మ అయిపోతాడు తానే. మళ్ళీ మెలక వచ్చి లేచాడు, జీవుడైపోతాడు. ఏముంది, జీవుడైతే మళ్ళీ ఇదంతా మొత్తం చుట్టేసుకుంటుంది, లేవగానే పరుగులు అన్నిటికీని. కావడు చేసే పనులాడు, కాలకృత్యాలు తీర్చుకోరా, లేదా అంటే బెడ్ కాఫీ అంటారు ఇచ్చేవాళ్ళు ఉంటే బెడ్ మీదే ఉండి, లేదా వంటింటికి వెళ్ళి పెట్టుకు తాగుతుంటారు. ఇక్కడ నుంచి సాగిపోతూ ఉంటాయి ఎవరైనా, అంతే కదా. దీనిలో పెద్ద విశేషమా ఏమైనా, ఎవరైతే ఆ పరమాత్మ యందు రక్తులు కారో వాళ్ళందరూ దీని మీద రక్తులై ఇలా ఉంటారు. పరమాత్మని యో రక్త, పరమాత్మ యందు ఎవరికి అనురాగము ఇష్టము కలిగిందో అడు ఇతరత్ర విరక్తుడైపోతూ ఉంటాడు. హరే రామ అంటూ లేస్తూ ఉంటాడు, లేదా సత్సంగాద్భవ నిస్పృహ అంటూ ధ్యాన శ్లోకాలతో మొదలు పెడతాడు. అక్కడి నుంచి సాగిపోతూ ఉంటుంది. కనుక దీనికి దుర్జనాయత్తం మాత్రం కానియకూడదు. దుర్జన సంసర్గము కలిగిందా, వెళ్ళిపోవటమే. ధ్యాయతో విషయాన్ పుంసహ భగవద్గీతలో చెప్పాడు కదా ఇదే మాట. ఆ విషయ అన్ని స్మరించవా అంతే. సంగస్థేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నశించిపోతావు అని చెబుతూ ఉన్నాడు అలా గీతలో. మరి అలాగే అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయు, కావున హరిని చింతించుచున్ పాడుచున్ జపములు చేయుచు, వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్. సాధువులు చేసే పనులు ఇయ్యి, వినేవాళ్ళు ఉంటే చెబుతూ ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటే వింటూ ఉంటారు, వారు వీరు లేకపోతే పాడుకుంటూ ఉంటారు. ఇలా తన చిత్తము అన్యాయత్వం కానీయలేదు, నిజాయత్వం చేశాడు. ఆ నారాయణుని ఎందు నిలిపాడు, అప్రమత్తుండును, సంసార నివృత్తుండును. అప్రమత్తుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు పరమాత్మ విషయంలో, సంసారమునందు నివృత్తుడు. వదిలేశాడు దాని ఎందు ఏమీ ఆలోచన ఆయనకు అసలు లేనే లేదు. బుధ జన విధేయుండునో, ఆ భక్తులకు విధేయుడు ఆయన. మహాభగధేయుండును, మహాసంపద కలిగినటువంటి వాడు. ఏమిటి సంపద? నారాయణమనే నిధానమే. దీనికి మించిన సంపద ఏముందండి? భాగధేయం అంటే సంపద. సుగుణమణి గణ గరిష్ఠుండును, సుగుణములనేటటువంటి మణుల గణములవి, అవే సంపదలు. వాటన్నింటినీ కూడా పోగు చేసినటువంటి శ్రేష్ఠుడు, సర్వశ్రేష్ఠుడు పరమ భాగవత శ్రేష్ఠుండును, పరమ భాగవత శ్రేష్ఠుడు. అందుకే భాగవతులలో ఈయనే మనం మొదలు ప్రహ్లాద నారద పరాశర అంటూ చదువుకుంటూ ఉంటాం. కర్మబంధలత లవిత్రుండును, కర్మబంధములు మనకి ఉన్నటువంటివి తీగలు వంటి వాటి కట్టేస్తాయి, బంధించేస్తాయి. కానీ వాటికి ఈయన కొడవలి కోశవతలు పడేస్తాడు. ఈ కర్మబంధములు చిక్కుకోలేదు. పవిత్రుండునైనా, పవిత్రుడు ఇక్కడ కూడా అనుప్రాసలు, అటు లవిత్రుడు ఇటు పవిత్రుడు అని అంటూ. పరమ పవిత్రుడు అంటే పరమాత్మ యొక్క ధ్యానము చేసేటటువంటి మహాపురుషుడైన పుత్రుని ఎందు విరోధించి స్వర విరోధి అనుకంపలేక చంపం పంపే, ఇటువంటి కుమారుని ఎందు విరోధాన్ని పెట్టుకున్నాడు స్వర విరోధి. ఎవడు అంటే హిరణ్యకశిపుడు. చంపు అని పంపించేశాడట, అనుకంప దయలేదు, బిడ్డ మీద కూడా దయలేక పంపించేశాడు అని. అంటే ఆ నారదునకు ధర్మనందనుడు ఇట్లా అంటూ ఉన్నాడు, ఇటువంటి గుణగరిష్ఠుడైతే పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వం గుణ బుద్ధి చెప్పి దురుతోన్మేషంబు వారింతురు ఏ శత్రుత్వంబు తలంపరు ఎట్టియడా ఆ సౌజన్య రత్నాకరుణ్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగులుం బొందిం పనెట్లోచెనో. ఇదేమి చిత్రమయ్యా, బిడ్డలకి వాళ్ళకి అసలు తెలివితేటలు ఉన్నా లేకపోయినా పోషించడమే కదా తండ్రి చేసేది. అలాగే మిత్రత్వము అంటే ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి మిత్రునిలాగా చూడాలట. రాజవత్తు పంచవర్షాణ వర్షేణ 5 సంవత్సరాల వరకు రాజకుమారుడిని చూసినట్టు చూడాలట బిడ్డని. అలా పెంచుతూ ఉండాలి పిల్లల్ని. తల్లిదండ్రులు ఏది అడిగితే అది చెబుతూ ఉండాలి, వారి సందేహాలు తీరుస్తూ ఉండాలి. ఇలా చేయాలి. ఎటువంటి వాడైనా సరే అసలు శత్రుత్వం ఏమిటి? కన్న కొడుకు తానే కదా అసలు తండ్రే. అంగాద్ అంగాత్ సంభవసి అని చెబుతూ ఉన్నాయి వేదాలన్నీ. అంగము నుండి కూడా ఆ జీన్స్ అన్నీ తీసుకొని తానే భార్యా గర్భము నుండి కుమారుడులాగా పుడుతూ ఉన్నాడు. తానే కదా తనని తానే చంపుకోవటం ఏంటయా? చాలా విచిత్రంగా ఉన్నదే మహర్షి. బాలు ప్రభా విశాలుహ నిపాద పయోరుహ చింతన క్రియాలోలు కృపాళు సాధు గురులోక సదావ పదానత పాలు నిర్మల స్త్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలునదేలా తండ్రి వడి చంపగ పంపే మునీంద్ర చెప్పవే. దేం విచిత్రమయ్యా, సామాన్యుడాయమైనా ఈ బాలుడు ప్రతిభావంతుడు ఆ మహానుభావుడు. అటువంటి వాడు విద్యలు కలిగినటు విద్యలు అదే వినయము కలిగినటువంటి వాడు, ఇంకా చదువు లేదనుకోండి, ఇటువంటి ఆ బాలకుడు చదువు తర్వాతే కదా అసలు చంపాలన్నది కూడా పని, చదువు కూడా ఉంది. ఆ విద్యా విధేయుడు వినయ విధేయుడు అన్నీ కలిగినటువంటి వాడే, అటువంటి వాడిని చంపమని పంపటం ఏమిటి? చాలా వింతగా ఉంది, చెప్పవయ్యా అన్నాడు. అంటే ఆ తర్వాత ఆయన చెబుతాడు, తర్వాత మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.